నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు ఆయుష్ను దయచేస్తాడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నిత్యము నా విజయములో చేయిస్తాడు అలే హల్లెలూయా అలే హల్లెలూయా అలే హల్లెలూయా అలే హల్లెలూయా అలే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు రక్షిస్తాడు వేయి మంది పడినను లేపుతాడు వేట కాని ఊరి నుండి రక్షిస్తాడు వేయి మంది పడినను లేపుతాడు ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు ఎదురించే ధైర్యమును నాకిస్తాడు అరే హల్లెలూయా అరే హల్లెలూయా అరే హల్లెలూయా అరే హల్లెలూయా హలే హల్లెలూయా హలే హల్లెలూయా హలే హల్లెలూయా హలే హల్లెలూయా నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు మనసు కలవారిని రక్షిస్తాడు వినయము కలవారిని దీవిస్తాడు దీన మనసు కలవారిని రక్షిస్తాడు సమమైన మార్గములు నడిపిస్తాడు సమమైన మార్గములు నడిపిస్తాడు నారాక పోకలందు ముందుంటాడు అరే హల్లెలూయా అరే హల్లెలూయా అరే హల్లెలూయా అరే హల్లెలూయా అరే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుడు నీ యేసు నీతిమంతుడు.